ఎగురుతున్న పక్షులే మూడు చిన్నవాటి కంట నీరు రానికుండ తన నవ్వు అడ్డు పెడతాడు పెద్దోడు కావలుండి గుండెవాడు సేవ చేసే చేయవాడు అన్న అంటే ఎగురుతున్న పక్షులే మూడు ఒక్క చోటే ఉన్నా పక్క పక్కనే ఉన్నా మన మధ్య ఎంతో దూరం ఆనాడు నిన్నే చేసే సుదూ.